ఘృతం పీత్వా మధుచారుగవ్యం ఇదేవ పుత్రమభిరక్షతాదిమం ఆవృశ్చతే వాయమానోన్యభ్యాం యదేనజోశ్రుతం కృత్యా ధాన్యత్రామభృథమైత్యాయుద్ధాగ్నే హవిషోజుషాణయిత్రమభృథమవేష్టం జుహుయాదాహుద్దైవేనో శమయదినార్తిమార్క్షదిమానో యత్కుశీదమప్రదీత్తం మయ్యేన యమస్య బలినా చరామి ఏవ సన్నిరవదయేతదేతత్తదగ్నే అరుణో భవామి విశ్వలోప విశ్వదామస్య సంజుహాన్మిగ్ధాదేకో హుతాదేకః సమసనాదేకః తేన కృణ్వంతు భేషజగం సదస్వహోవరేహణ్యం అయన్నో నభసా పురస్సగ్రస్ఫానో అభిరక్షతు గృహాణామసమర్థే బహవో నో గృహ అసన్ సత్తన్నో నభదస్పదవోర్జన్నో ధేహి భద్రయా పునర్నా నష్టమాకృతి పునర్నాకృతి దేవదర్గస్ఫానసహస్రపోషస్యేషనోరాజ్యానికం రాజస్పోషకం సువీర్యకం సంవత్సరేనాగస్వస్తిం అగ్నిర్వామయమీకుశీతం వారేతమస్తమానాదత్తేర్గస్తృణాయుతమపౌష్య ప్రజాయ గ్రీవబద్ధమేన మముష్మల్లోకేనేకుశీతమప్రదేత్తం మయీత్యుపౌషీహైవతయమం కుశీతం నిరవదాయనస్సువర్గం లోకమేది విశ్వమిభజలేదంజలినాసక్తోహం ప్రావ్యేజుహుయాదేజమాగ్నిర్వే ేష్మానోయత్పదావ్యస్తగేవైనగ్గస్పదయత్యన్హాన్యామేకాష్టకాయామపూపంచతుశ్శలాపం పక్వా ప్రాతరేతేన కక్షముపౌషపుణ్యసమం భవతి పాపసమేతేన హస్మవాఢయః పురా విజ్ఞానేన దీర్ఘసత్రమువయంతి యో వా ఉపశ్రేష్టారముపశ్రోతారమనుక్షాకారం విద్వాన్లోక ష్టాపూర్తేన గచ్చతే నిర్వా ఉపద్రష్టా వాయుపశ్రోతాదిత్యోనుఖ్యాతాయేరం విద్వాయజతేషముష్మల్లోకయుష్టాపూర్తేన గచ్చతే యన్నో నభదా పురగిత్యాహాగ్నిర్వే నభదా పురోగ్నిమేవ దదాహైతన్మే గోపాయేతి సత్వన్నో నభదస్పద ఇత్యాహ వాయుర్వే నభదస్పతుర్వాయుమేవ దదాహైతన్మే గోపాయేతి దేవసర్గస్ఫానేత్యాహాసౌ వా ఆదిత్యో దేవసర్గస్ఫానహాదిత్యమేవ దదాహైతన్మే గోపాయేతి ఏతయ్యవానం పరిబోదామితేన క్రీడంతేశ్చరద ప్రియేణ మానశ్శాప్తజనుషా సుభాగా రాజస్పోషేణ సమిషామదేమ నమో మహిమ్న ఉదచక్షుషేతే మరుతాం పిదస్తదహం గృణామి అనుమన్యస్వేదాయమతిష్టం దేవానామిదమస్తహవ్యం దేవానామేష ఉపనాహ ఆసీదపాం గర్భవోషధే శున్యక్తః సోమస్య ద్రప్సమవినేత పూషాభ్యన్నద్రిలభవత్పదేషాం పితావత్సానాం పతిరగ్నిజానామథో పితామహతాం గర్గరాణాం వత్సో గిరాయ ప్రతిధి ప్రీయోష ఆమిక్షామస్తు ఘతమస్య నేతః ృణతరాజ్యాగంహవంతమరుత స్వర్కాష్మక్షత్రస్తాణస్తోనముగ్రో విభజావసూనిపశునాయుజతేజస్ైతాయంతకేష హే సమర్థేన యజతేజస్ైతాని ప్రియంతే సూర్యో దేవోదిషద్భ్యో ధాతా క్షత్రాయ వాయు ప్రజాభ్య బృహస్పతి ప్రజాపతకే జ్యోతిష్మతేంజుహోతుస్తే హరితో గర్భోథో యో నిరిహిరణ్యకీ అంగాన్యకృతాయస్తైతాం దేవైః సమజీగమం ఆవర్తనవర్తయని నివర్తనవర్తయేంద్రనర్దబుదా భౌమ్యాశ్చతస్రః ప్రతిశస్తాభిరావర్తయా పునః విదేభిణద్విగలీంబిగోహింబిగవీణ్యౌ విమాతరం చ పుత్రం చ విగర్భం చ జరాజిత బహిష్టే అస్తు బాలితి పురుద్రప్సో విశ్వలోపయుందః పవమానో ధీరాన్ జగర్భం ఏకపదే ద్విపదే త్రిపదే చతుష్పదే పంచపదే షట్పదే సప్తపద్యష్టాపదే భువనాన ప్రసతాగు స్వాహా మహేద్యౌ పృథివీతన ఇమం యజ్ఞం యమిక్షతాం త్రిపురాన్నోహరీమభిః ఇదిగం వామాస్తే హవిః ప్రియమింద్రా బృహస్పతి ముగ్ధం మదశ్చ దస్యతే అయం వాం పరిషిక్షతే సోమ ఇంద్రా బృహస్పతి చారుర్మదాయ గీతయే అస్మే ఇంద్రా బృహస్పతి రయుంధత్తగం సదగ్నినం అశ్వావంతకం సహస్రిణం బృహస్పతిర్నః పరిపాదు పశ్చాదోత్తరస్మాదధారధాయోః ఇంద్రః పురస్తాదుమధ్యతో నః సఖా సఖిభ్యో బలిమః కృణోతో విదే విష్పద్వాదజూతాసో అగ్నే భామాధశ్యుతే శుచయశ్చరంతి తులిం రక్షాసో దివ్యానవగ్భావనావనంతి ఘతా రుజంతః తామగ్నే మానుషే రీడతే విజోహోత్రావిధం వివిధిమురత్నధాతమం ముహాసంతకం సుభగ విశ్వదర్శనంతు విష్మణసకం శ్రీలంకృతశ్రియం ధాతాతునో నయమీశానో జగదస్పతిః సనః పూర్ణేన వావనత్ ధాతా ప్రజాయా ఉతరాయీశే ధాతేదం విశ్వం భువనం జజాన ధాతా పుత్రం యజమానా యజాతా తస్మాహవ్యం ఘతవద్విధేమ ధాతా జాతునో నయం ప్రాచీన్ దేవాతుమక్షితాం వయం దేవస్య ధీమహి సుమతిం సత్యరాధసః ధాతా దదాతు దాసుషేమసోని ప్రజాకామాయ మేధుషే దురోణే తస్మై దేవామృతా సంవయంతాం విశ్వే దేవాసో అదితిః సజోషాః అనునోద్యానుమతిర్యజ్ఞం దేవేషు మన్యతాం అర్ఘ్యశ్చ హవ్యవాహనో భవతాం దాసుషేమయః అన్వితమవధే త్వం మన్యాసే సంచనః కృధి కర్పే దక్షాయనో హి నః ప్రణాయోగంషితారిషః అనుమన్యతామనుమన్యమానా ప్రజావంతకం నయమక్షీయమాణం తస్యే వయగం హేళసిమాపి భూమసానో దేవీ సుహభాషర్మ యచ్చతో యస్యామిదం ప్రతిశయద్నిరోచతేనుమతిం ప్రతిభూషంత్యాయవః యస్యా ఉపస్థమురువంతరిక్షగుంసానో దేవీ సుహభాషర్మ యచ్చతో రాకామహగం సుభవాగం సుష్ృతీభువే శృణోతన శుభకాబోధతుమనా సేవ్యక్తపస్వచ్చాచ్ఛిద్యమానగాదు వీరగం శరదాయ ముఖ్యం యాస్తే రాగేషు మదయస్సుపేష సోజాభిర్దాసి తాభిర్నో అద్య సుమనా ఉపాగ్రహిసహస్రమోషంభేరా శ్రీవాలిగాసు వాణి కుహో భాగం సుభగాహం విద్మనాపదమస్మిని యజ్ఞే సుభవాహం జోహవీమి సానో దదాతు శ్రవణం పితృణాం తస్యాస్తే దేవి హవిషా విధేమ కుహోర్దేవానా మమతస్య పత్నీ హవ్యానో అస్య హవిషస్తికేతు సందాశుషే కిరతు భూరి వామగం రాగస్పోషం చికితుషే దాతు యజ్ఞరుధ్యదేయస్య హవిరతిరిచ్యతే సూర్యో దేవోదివిషద్ధరిత్యాహ బృహస్పతినా దైవాశ్చ ప్రజాపతినాదియజ్ఞస్య వ్యర్థమపి వపది రక్షాగం శివానేతత్పశుగుం సజంతే యజేకదేవత్య ఆరబ్ధ భూయాస్తే హరితో గర్భ ఇత్యాహ దేవత్రే వీనా గమయతి రక్షతామపహత్యా ఆవర్తనవర్తయేత్యాహ బ్రహ్మణే వేనమావర్తయేభిరద్గతీమిత్యాహయేంద్రుద్రప్సో విశ్వరోయంద్రిత్యాహ ప్రజాే పశవరయంద్రః ప్రజయేవైనం పశుభిః సమర్థయతి దివం వై యజ్ఞస్య వ్యర్థం గచ్చతి పృథివీమతిరిక్తం శమనేనాజమానో మహేభ్యో పృథివేచన ఇత్యాహ ద్యా వా పృథివేభ్యామేవ యజ్ఞం చ వ్యర్థం చాతిరిక్తం చ శమయేనా భస్మనాభిమోహనిష్కాగ్రద్యాసో అనయోర్వాణేషగర్భో నయో దేవేనంద ేద్యన్నావ్యే పశోరాలబ్ధ నావ్యేపురస్తాన్నాభ్యాన్యవ్యేపురస్తాభ్యే ప్రాణ ఉపరిష్టాదపానో యావే పశుస్తవ్యదిష్టవేష్టాయ జుహోయ్యేద్యాగరిక్షయ పశోర్భూమాయాపుష్టిష్టోదిరిక్తమేవాతిరిక్తం దాతిరిక్త్య శాంతాష్టాప్రోఢిరణ్యం దక్షిణాష్టావేనామ పశోరాత్యా అంతరకోశముష్ణేషేకాభిష్టితం భవత్తేవమిదహి పశుర్భమివచర్మేవమాగంసమివాస్థిమయావానేవ పశుస్తమాత్మావరుంధేయస్యేదాయజ్ఞ ప్రాయశ్చిత్యక్రియతయిష్టావధీయాం భవతి ఆవాయోభూషసుచి ఉపనస్సహస్రం తే నియుతో విశ్వవార ఉపోపేనంధో మద్యమయామియస్తేవతిషేపోహర్వపేయం ఆగోప్యే త్వా కామాయత్వా సమధే త్వాయిక్కిడాతే మనః ప్రజాపతయే స్వాహాయిక్కిడాతే ప్రాణం రాజవే స్వాహాయిక్కిడాతే చక్షసూర్యాయ స్వాహాయిక్కిడాతే శ్రోత్రం జావా పృథివేభ్యాగ స్వాహాయిక్కిడాతే వాచకం సరస్వత్యే స్వాహా త్వం తురీయా వశనే వశాసి సహృద్యత్వా మనసా గర్భాశయే వశాత్వం వశనే గచ్చదేవాన్ సత్యాః సంతు యజమానస్య కామాః అజాశిరయిష్ఠా పృథివ్యాగం శ్రీలోర్ధ్వాంతరిక్షమపతిష్ఠస్పదివితే బృహద్భాః తంతం తంతం రజసో భానుమన్విహి జ్యోతిష్పదప్రథో రక్షధియా కృతాన్ అనుర్బణం వయతజోగు వామపోమనర్భవ జనజాతై వ్యంజనం మనసో హవిరతి ప్రజాపతేర్వర్ణో గాత్రాణాంతే గాత్రభాజో భూయాస్మ ఇమే వే సహాస్తాంతే వాయుర్వ్యభాప్తే గర్భమదాంతకం స్వభప్రాజనయదగ్నిరగ్రసరసేనం ప్రజాపతిరాజ్ఞేయమష్టాకపాలమపశ్యత్తం నిరవభత్తే నైవైనామగ్నేరధిరక్రేణాస్మాదప్యంజదేవత్యామాలభమానాజ్ఞేయమష్టాకపాలం పురస్తాన్ నిర్వవేరగ్నేరేవైనామధినిష్క్రీయాలభతే యమే గర్భమదా తస్మాద్యా వా పృథివ్యాయత్సోమ ప్రాజనయదగ్నిరగ్రదనస్మాదగ్నే సోమీయాయతనయోగవదత్తస్మాత్ సారస్వతీ యత్ ప్రజాపతిరగ్నేరక్రీణాత్తస్మాత్ ప్రాజాపత్యా సా వాసా సర్వదేవత్యాయజావసావాగద్యా బాలభేదభూతినామో భాగమే క్షేపిష్ఠా దేవతా వాయుమేవ స్వేన భాగధే జైనోపధావేనం భూతిం గమయతి ద్యావా పృథివ్యా మానభేద కృషమాణ ప్రతిష్టా కామోదివేవాస్మై పర్జన్యో వర్షది వ్యస్యామోషధయో లోహంతి సమర్థకమస్య సస్యం భవత్యగ్నే సోమీయామానభేద యః కామయేతాన్నవానన్నాదస్యామిత్యగ్నినైవాన్నమవరుంధే సోమేనాన్నాద్యమన్నవానేవాన్నాదో భవతి స్పతిమానభేదయేశ్వరో వాచోపదితో సన్వాజన్నవదే ద్వాద్వై సరస్వతీమేవస్వేన భాగధేనోపధావతి సైవాస్మిన్ వాచం దధాది ప్రజాపత్యా మానభేదయః కామగేతానభిజితమభిజయేనమిది ప్రజాపతిః సర్వా దేవతా దేవతాభిరేవానభిజితమభిజయతి వాయవ్యయోపాకరోతి వాయోరేవేనామవరుధ్యాలభత ఆగోహ కామాయత్వేత్యాహయథాయజురేవేతత్తిక్కిరాకారం జుహోదిక్కిరాకారేణ్రామ్యాపశవోరమంతే ప్రారణ్యాః పదంతి యత్తిక్కిరాకారం జుహోదిగ్రామ్యానాహం పశూనాం ధృత్తే మరియజ్ఞో క్రియమాణే జుహోది జీవంతి మే వేనాగం సుభద్రం లోకం గమయతి త్వం తురీయా వశిని వశాదిత్యాహలేవత్రైవైనాంగమయతి సత్యాస్సంత యజమానస్య కామాయిత్యాహైషవే కామో యజమానస్య యదనార్తమృతం గచ్చతి తస్మాదేవమాహాజాశరగిష్ఠేత్యాహైష్వేవైనాం లోకేషు ప్రతిష్ఠాపయతి జీవితే బృహద్భాత్యాహ సువర్గదేవాస్మై లోకే జ్యోతిర్దధాయితంతం తన్వంతరసోభానమన్వేత్యాహేమానేవాస్మై లోకాన్ జ్యోతిష్పదకరోత్యుల్బణం వయతి లోకుభామపయుత్యాహయదేవ యజ్ఞముల్బణం క్రియతే తస్యైవైషాశాం కర్మలభవజనగాదేర్యంజనమిత్యాహమానవ్యో వై ప్రజాస్తారేవాద్యాకృతే మనసో హవిరథేత్యాహ స్వగాకృత్తే గాత్రాణాంతే గాత్రభాగో భూజాస్మేత్యాహాశిషమేవై కామాశాస్తే తస్యైవాదేతస్యాకేకమేవ దేవయజనం యదాలబ్ధాయామభ్యో భవతి యదాలబ్ధాయామభ్యస్యాదప్సు వా ప్రవేశయే సర్వాం వా ప్రాస్తియాజ్ఞదప్సు ప్రవేశయే యజ్ఞవేషసం కుర్యాత్ సర్వామేవ ప్రాస్తియాజింద్రియమేవాత్మన్ధత్తే సా వాయేషాత్మయానామేవావరుద్ధా సంవత్సరసహస్రగాదినో గృహమేధినస్తయేవైతయాయేషామేవైషాప్తా చిత్తం చిత్తిశ్చాకోతిశ్చాకోతిష్ట విజ్ఞాతం చ విజ్ఞానం చ మనశ్చ శక్వరేశ్చ పూర్ణమాసశ్చ బృహచ్చ రసంతరం చ ప్రజాపతిర్జానీంద్రాయ వృష్ణే ప్రాగచ్చదుగ్రస్పృతనాద్యయుతస్మై విషస్సమనమంత సర్వాస్స ఉగ్రస్స హివ్యోపభూప దేవాసురాస్ సంయత్తాసన్ సైంద్రః ప్రజాపతిముపాధావత్తస్మాగేతాం జగాన్ ప్రాగచ్చత్తాన అగ్రద్భూతానామధిపతి సమాహత్మింద్రా జ్యేష్ఠానాం యమః పృథివ్యా వాయురంతరిక్షస్యతోర్యోదివశ్చంద్రమా నక్షత్రాణాం బృహస్పతి బ్రహ్మణా మిత్రః సత్యానాం వరుణోపాగం సముద్రస్వాత్యానామన్నగం సామ్రాజ్యానామధిపతి తన్మావతు సోమమోషధీనాగం సవితా ప్రసవానాగం రుద్రపశూనాం తష్టారూపాణాం విష్ణుః పర్వతానాం మరుతో గణానామధిపతయస్తేమావంతు పితరః పితామహాః పరేవరే తదాస్తదామహాజిహమావద అస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే స్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహోత్యాం దేవాయ్యే కుర్వదసురాకుర్వదతే దేవాతానభ్యాతానా పశ్యంతానభ్యాతం వదయద్దేవానా కర్మాసీతాధ్యరసురాధ్యదయన కర్మణే ప్రహోదవ్యారుధ్నాదేవేన కర్మణాయద్విశ్వే దేవా సమభరం తస్మాదభ్యాతానాదేవాయ ప్రజాపతిర్జగాన్ ప్రాయక్షత్తస్మాజ్జగా ప్రాజాపత్యాయద్రాష్ట్రమాద్రాష్ట్రభ్రాయు రాష్ట్రభర్తంతే దేవా అభ్యాధానే సురానభ్యాతం వదయేరజయన్ రాష్ట్రపద్భే రాష్ట్రమాదయద్దేవా అభ్యాధానే సురానభ్యాతం వదరభ్యాదానామభ్యాదానత్వం యజ్జగేరజయన్ తజ్జగానాయత్వం యద్రాష్ట్రభద్భే రాష్ట్రమాదరద్రాష్ట్రభ్రాయు రాష్ట్రభర్తం తదో దేవా అభవన్ పరాసురాయ భ్రాతృవ్యవాన్ స్యాత్ సగేతాంజుహుయాదభ్యాదానేరేవ భ్రాతృవ్యానభ్యాతను తేజయేర్జయతి రాష్ట్రబుద్ధే రాష్ట్రమాదత్తే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి మాగ్యర్గంధర్వస్తస్య ఔషధయోక్షరసమోర్జో నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాలుదా ఇదం బ్రహ్మక్షత్రం పాం స్వాహాభ్యస్వాహాసంహితో విశ్వదామాసౌర్యగంధర్వస్తస్య మరీచయోక్షరస ఆయువస్సు సమ్యక్ సూర్యరశ్మిశ్చంద్రమాగంధర్వస్తస్య నక్షత్రాణ్యక్షరసో వేగుర్యో భుజస్సు వర్ణో యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణాః సరదస్తవః ప్రజాపతిర్విశ్వకర్మా మనోగంధర్వస్తస్య సామాన్యప్సరసో వన్నగైషిలో విశ్వమితామాతో గంధర్వస్తస్యాభోక్సరసో ముదా భువనస్య పతేయస్తదముపరి గృహాదిహజ స్వాజ్యానికం దాయస్వరకం సువేద్యకం సంవత్సరేణాగస్వస్తిం పరమేష్మర్త్యర్గంధర్వస్తస్య విశ్వమప్సరసో భువస్సుభోర్వాన్ పర్జన్యో గంధర్వస్తస్య విద్యుదోర్గంధర్వస్తస్య ప్రజాక్రమణ కాశీ కావో గంధర్వస్తస్యాధగో ప్రదశోదయంతే నామ బ్రహ్మక్షత్రం పాదం బ్రహ్మక్షత్రం పాస్మై స్వాహ భ్యస్తాసనో భువనస్య పదేయస్తదముపరి గృహాయిహ చ పురబ్రహ్మణే స్మై క్షత్రాయ ముఖి ధర్మ యచ్చ రాష్ట్రకామాయోధవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రేణైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమే భవత్యాత్మనే హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రం ప్రజా రాష్ట్రం పశవో రాష్ట్రం యక్షేష్టో భవతి రాష్ట్రేణైవ రాష్ట్రమవరుంధే వసిష్ఠ సమానా భవతి గ్రామకామాయ హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్ర ప్రగంసజాతా రాష్ట్రేణైవాస్మై రాష్ట్రగంసజాతానవరుంధే గ్రామ్యేవ భవత్యసిదేవనేవాస్మై సజాతానవరుంధేణమవరుద్ధా ఉపతిష్ఠంతే రసముఖభోజస్కామస్య హోదవ్యాభోజో వైరాష్ట్రభృతవోజో రసభోజసైవాస్మావోజోవరుంధవోజస్యేవ భవతి యో రాష్ట్రానుపభూతస్యాస్మై హోదవ్యాయావంత ్రోయాద్యుంభమితి రాష్ట్రమేవాస్మై నద్యాహుతయోపాయేతస్యాకృత్తాయస్య రాష్ట్రం న కల్పతే స్వరథస్య దక్షిణం చక్రం ప్రవర్కనాడేమభిజుహుయాదాహుతేరేవాస్య కల్పయతి తాస్య కల్పమానా రాష్ట్రమనుకల్పతే సంగ్రామే సంయత్తే హోతవ్యా రాష్ట్రం వై రాష్ట్రభృతో రాష్ట్రే ఖలు వాగేతే సంగ్రామకం సంయం జయస్థమోర్వస్థజుపదిశయేవతిజయజరం సంగ్రామం మాహాయుగయుత్మభవత్యంగారాయేవ ప్రతివేష్టమానామిత్రానామస్తేనాం ప్రతివేష్టయంతి ఉన్మాద్యే తస్మై హోతవ్యా గంధర్వాసోమానేతమున్మాదయంతి ఉన్మాద్యేతే ఖలు వై గంధర్వాసోయద్రాభృతస్తస్మై స్వాహతాభ్య స్వాహేతి జుహోతి ప్రాణానేవ ప్రతీత ప్రతిదోజేన కేన శృణుతే స్వృతిర్ణేహోదిపదరే వై తద్వా అస్మైనృతిగృహీతృతిగృహీతైనందరి గ్రాహయ్వాజ క్రూరం తేన వషక్రోతి వాచగేవైనం క్రూరేణ ప్రవృష్టరి తాజగాజయస్ కామయేతాన్నాద్యమానదీయేత సభాగాముత్నో నివద్య భువనస్య పదగిరి తృణాని సంగృహీయ ప్రజాపతిర్వై భువనస్య పద ప్రజాపతినైవాన్నాద్యమాదత్తమహముష్యాముష్యాయన స్యాన్నాద్యగంహరామేవాస్య హరది షడ్వర హరది షడ్వాదవః ప్రజాపతినైవాస్యాన్నాద్యమాదాయత్తవో స్వాను ప్రయచ్చంతి జ్యేష్ఠబంధర్వభూతస్యాత్తగ్రస్థదేవసాయ్య బ్రహ్మోదనం చతుశ్శరావం భక్త్వా తస్మై హోతవ్యా వష్మవే రాష్ట్రభృతో వష్మస్థలం వష్మదేవేణం వష్మసమానానాంగమయతి చతుశ్శరావో భవతి రిక్షేర ప్రతిష్ఠతి క్షీరే భవతి ఋతమేవాత్మిన్ద్రధాత్యుద్ధరతి సుదత్తాయ సత్పుష్పాన్ భవతి మే ధ్యత్వాయ దత్వార ఆర్భేగా ప్రాశ్వంతి దిశామేవ జ్యోతిజుహోతి దేవికాగర్వేత్మజాకామశ్చందాగం శివే దేవికాశ్చందాగం శ్రీమ ఖలు వే పశుభజాశ్చందాభిరేవాస్మై ప్రజా ప్రజనయతి ప్రథమం ధాతారం కరోతి మిథునీ ఏవతేన కలహోక్తన్వేవాస్మా అనుమతం మన్యతే రాతే రాక పృథివీ వాలీ జనయతి ప్రజా స్వేవ ప్రజాకాసు భుక్వా భాజం దధా చేతానేవ నిర్వపే పశుకామశ్చందాగం శివే దేవి ఛందాగం శివ ఖలు వే పశవశ్చందోభిరేవ స్వై పశోన్ ప్రజనయతి ప్రథమం ధాతారం కరోతి ప్రైవతేన భావయత్తన్వేవాస్మా అనుమతిం మన్యతే రాతే రాక పృథివీ వాలీ జనయతి పశూనేవ ప్రజాతాన్ కుహ్వా ప్రతిష్టాపయత్తేతానేవ నిర్వపే గ్రామకామశ్చందాగం శివే దేవికాశ్చందాగం శివ ఖలు వే గ్రామశ్చందోభిరేవాస్మే గ్రామమవరుంధే మధ్యతో ధాతారం కరోతి మధ్యతరేవి గ్రామస్థిరధాత్తేతానేవ నిర్వపే జ్యోగామయాభి ఛందాగం శివే దేవికాశ్చందాగం శి ఖలు వాతమభిమన్యం తేజస్య జ్యోగామయది ఛందోభిరేవేణ మధ్యతో ధాతారం కరోతి మధ్యతో వాతస్యాగత్తయ్యోగామయతి మధ్యతరేవాస్య తేన కల్పయత్యేతాగేవ్ఞానోపనమేచ్ఛందాగం సువే దేవికాశ్చందాగం సి ఖలు వాతన్నోపనమంతి యజ్ఞోపనమతి ప్రథమం ధాతారం కరోతి ముఖదేవాస్మై ఛందాగం సి తథాపేణ్యోనమత్యేతాగేవే జానశ్చందాగం సువేదేవికాయాతయామానీవ ఖలు వాగేతస్య ఛందాగం సిగగే జానముత్తమం ధాతారం కరోత్యుపరిష్టా దేవాస్మై ఛందాగస్య యాతయామాన్యవరుంధముపైనముత్తరో యజ్ఞోనమత్యేతాయేవ నిర్వపేద్యం మేధానోపనమేచ్ఛందాగం సువేదేవికాశ్చందాగం సి ఖలు వాగేతన్నోపనమంతియం మేధానోపనమే ప్రథమం ధాతారం ముఖదేవాస్మై ఛందాగం శిరధాత్యుపేణం మేధానమత్యేతామేవ నిర్వపే దృక్కామశ్చందాగం శివే దేవికాశ్చందాగం శివ ఖలు మేర్ఛందోభిరేవాస్మిన్ ఋతం దధాది క్షీరే భవంతి ఋతమేవాస్మిన్ దశరి మధ్యతో ధాతారం కరోతి మధ్యతరేవేనకం ఋజో దధాది గాయత్రీ వా అనుమతిస్తృష్టగ్రాకా జగదీశ్వరీ బాల్యనుష్టుహోర్ధాతామష పూర్వపక్షో రాకాపరపక్ష కుహూరమాభాస్యాసిని బాలే పౌర్ణమాశ్చరమతిశ్చంద్రమా ధాతాష్టోపశభోష్టాక్షరాగాయత్రేకాదశ రుద్రా ఏకాదశాక్షరాష్టద్వాదశాదిత్యా ద్వాదశాక్షరా జగతి ప్రజాపతిరష్టభ్రాతామషట్కారణేతద్వేవికా సర్వాణి చ ఛందాగం సి సర్వాష్ట దేవతామషట్కారస్తాయత్సహదర్వ నిర్వపేదీశ్వరాగేణం పృథహో ద్వే ప్రథమే నిరుప్యధాతస్తృతీయం నిర్వపేత్తథో దేవోత్తరే నిర్వపేత్తథైనన్న ప్రదహంతథో యస్మై కామాయ నిరుప్యం దేతమేవాభిరుపాప్నోతి స్తోష్పదే ప్రతిదానేత్యస్మాన్ స్వవేషో అనమేవో భవానః యద్వేమహే ప్రజదన్నో జుషస్వసన్నరేధ్యుపదేశం జుషుష్పదే స్తోష్పదే షడ్మగా సగుం సదాదే క్షేమహిరన్వగా గాతుమత్యా ఆవహ క్షేమభుతగో గేవరన్నో యోజం పాద స్వస్తిభిర్ సదానః యత్సాయం ప్రాదరగ్నిహోత్రం జుహోత్యాహుజేష్టకా ఏవతా ఉపధత్తే యజమానో రాత్రాణి వా ఏతస్తేష్టకాయ ఆహిరాగ్యర్యత్సాయం ప్రాదర్జుహోత్యహోరాత్రాణ్యేవాత్వేష్టకాః కృత్వోపధత్తే దశ సమానత్ర జుహోజదాక్షరా విరాగ్ విరాజమేవాప్యేష్టకాం కృత్వోపధత్తేథో విరాగ్యేవ యజ్ఞమాత్మోనిశ్చి రుద్రః ఖలు వై వాస్తోష్పదర్గనహుత్వా వాస్తోష్పదేయం ప్రయాణ రుద్రయణోత్పాద్యోత్యహన్యాద్వాష్పతిరం జుహోతి భాగేణ గంశమయతి నాత్తిమార్చతి గజమానో నిర్యుక్తేజుభుజ యథా ప్రజా దేవాస్తాబాహుజం జుహోతి తాదృగే వదద్యుక్తేజుభుజాక్షేమాహుజం జుహోతి తాదృగే వదరహుతమస్యాష్పతేయజ్ఞాద్దక్షిణో యుక్తో భవతి ధవ్యో యుక్తోథమాష్పతేయం జుహోత్భయమేవాగర్భయవర్గమేవేణుషమయ్యేకజాజుభుజాద్దర్వ్యోమంకురుజాత్మనోభాక్యమనోచ్చయాద్యజాజుహోదిశ్వత్వాయద్భుత ఆరధ్యా రుద్రం గ్రహాన్మారోహయద్దిలభక్షాణాంగ సంప్రక్షాప్య ప్రయాగాయ్రవే సంవాదహనం వాతృగేపదయంతేరంగోహయ్యేషవా అగ్నేర్యో నిస్పగే వై నయ్యోనౌ సమారోహయ్యథో ఖల్వాహుర్యతరంగా సమారోఢో నశ్చేతునశ్చాగ్నిస్తేదే అగ్నే యజ్ఞయాతనోస్తయే ్యారోహేత్యాత్మన్ సమారోహయతే ఇదమానో వా అగ్నేర్యో నిష్పాగామేవైనయ్యోన్యాగం సమారోహయతే త్వమగ్నే బృహద్వజో దధాదిదేవదాశుదే కవిర్గృహపదర్యమా అవ్యమానగ్నరజనః పితానో విభర్విభావాసుదృశీకో అస్మే సుగార్హపత్యా సమిషోదిశ్రవాగంసి పంచసోమనోమసో దీవామహే వనస్పతి బ్రహ్మా దేవానామహిషో మృగాణ శయనోగృద్ధానాగస్పతిర్మనాగుంసోమ పవిత్రమత్తే భన్ విశ్వదేవకం సత్పదికం సోక్తే హత్యాృణీమహే సత్యసమకం సవితారం ఆ సత్యేన వర్తమానోజిపేషయన్ నమృతం మర్త్యం హిరణ్యకేన సువితారసేనా దేవో జాతి భువనా విపశ్యన్ యథానో అదిత్కరత్వశ్వేనర్భ్యో యథాగవే యథాతోకాయ రుద్రియం మానస్కోకేతనగేమానాయమానో గోషుమానో అశ్వేషురీరుషః వీరాన్ మానో రుద్రభామితోవధీరః విష్మంతో నమసా విధేమతే ఉదప్రదో నవయో రక్షమానా వాపదతో అభ్యయస్తే వఘోషాః నిర్భజో నోర్మజో మదంతో బృహస్పతిమభ్యర్కా అనావన్ హవ్యంశైలివతకివద్వావదద్భ్యరస్మన్మయాణినహ్యస్యన్ బృహస్పతిగణిక్రాస్తోదృక్ష విద్వాగం అగాయన ఏంద్రసారజగం రేగం సవిద్వానగం సదాసహం వైష్ఠమూతయే భర ప్రసదాహిషే పురుహోదశత్రోన్యేష్ఠస్తే సుష్మైహ రాజస్తో ఇంద్రాభర దక్షిణే నామసో నిపతి సింధూ నామసి దేవతీనా త్వకం సుతస్య పీతయే సద్యో వృద్ధో అజాయథా ఇంద్రజ్ఞేష్ఠ్యాయ సుక్రతో భువస్త్వమింద్ర బ్రహ్మణా మహాన్ భువో విశ్వేషవనేషు యజ్ఞినః భువోదేగశ్చోత్రో విశ్వస్మిన్ భరే జ్యేష్ఠశ్చ మంద్రో విశ్వజర్షణే మిత్రస్య జర్షణేశ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం మిత్రో జనానే గాతయతి ప్రజానం మిత్రో దాధార పృథివీ ముతద్యాం మిత్ర కృష్ణేరణమిషాభిజష్టే సత్యాయ హవ్యం కృతమద్విధేమ రథమిత్రమర్తో అస్తు ప్రయస్వాని యస్త ఆదిత్య శిక్షతి వ్రతేన నహన్యతే నీయతే త్వతో నైనవగంహో అస్మాత్యంతితో న దూరాద్ యచ్చిద్ధితే విశో యథా ప్రదేవ వరుణం వ్రతం మేమధిద్య విద్యమే యత్కించేదం వరుణదే వేజనేభిద్రోహం మనుష్యాశ్చరామసి అజిత్తేయత్తమధర్మాయుయోభిమానస్తస్మాదేన సో దేవదీరిషః పితవాసో యద్రిపుర్ణదేవి యద్వాఘా సత్యముదయన్న విద్మా సర్వాతా విశ్యసి దేవదేవాథా దే శ్యామవరుణ ప్రియాసః ఓం పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాదున్మధ్యత పౌర్ణమాసీ జిగాయ తస్యాన్ దేవా అధిసంపసంతముత్తమేనాగహ్యమాలయంతాం యత్తే దేవా అతదుర్భాగతే యమమాభాస్తే సంపసంతో మహిత్వా సానో యజ్ఞం పిపృథి విశ్వమారే రయన్నోధేయు సుభగే సువీరం నివేశనే సంగమనే వసూనాం విశ్వారూపాణి వసూన్యా వేషయంతే సహస్రపోషకం సుభకారణాసానహన్వర్చసా సంవిధాన అగ్నే సోమో ప్రథమో వీర్యే నవసోద్రానా నిహకింబతం మాధ్యగం విపోర్ణమాసం యుషేథాం బ్రహ్మణా వృద్ధౌ సుకృతేన సాతావథాస్మభ్యగం సహ వీరాగం ప్రయన్ నిగచ్చతం ఆదిత్యాశ్చాంగిరసశ్చాగ్నేనాదశలేదర్శపూర్ణవాసో ప్రయేక్షంతేషామంగిరసాన్ నిరుక్తకం హవిరాసీదసాదిత్యాగేతో హోమావపశ్యంతావజుహవస్తతో వేకేదర్శపూర్ణమాదవ పూర్వాలభందదర్శపూర్ణమాసా వానభమానగేతో హోమో పురస్తాజ్జుహుయ సాక్షాదేవదర్శపూర్ణమాసా వానభతే బ్రహ్మవాదినా వదంతి సత్వేతర్ పూర్ణమాసా బాలభేదయోరణులోమం చ ప్రతిలోమం చ విద్యాదిత్యమాభాస్యాగాూర్ధం తదనులోహోర్ణమాస్యే ప్రదేశేనం తత్ప్రతిలోమం యత్పౌర్ణమాసీ పూర్వా బాలభేద ప్రతిలోమే నా బాలభేదాముపక్షీయమాణమన్వపక్షీయస్పతో హోమో పురస్తాజ్జుహుయాజమాభాస్యావేధరస్పత్యనులోమేనాభాలభతే ప్యాయమానమన్వాప్యాయత ఆగ్రావైష్టవమేకాదశకపాలం పురస్తాన్నిర్వపేత్ సరస్వత్యైరగం సరస్వతే ద్వాదశకపాలం యదాభవత్యగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖమే వర్ధిం పురస్తాభ్యత్యయద్వైష్టవో భవతి యజ్ఞో వై యజ్ఞమేవారభ్య ప్రదనుతే సరస్వత్యై జలద్భవతి సరస్వతే ద్వాదశకపాలో మాస్య సరస్వతిర్ణమాసరస్వాక్షాధారభద్రాభ్యాభ్యాం ద్వాదశకపాల సరస్వతే భవతి విషహర్తాయ ప్రజాగావో దక్షిణా సమర్థ్యై ఇంద్రం ప్రత్యక్షం నాపశ్యంతం వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత్స్వాబ్రవీత్ బ్రాహ్మణం తే వక్ష్యామి కథా తత్పురోహితా ప్రజా ప్రజనిష్యంతే సమేతరే పరిషద్భ్యో వా ప్రమోదయ్రవీత్ పురోహితా ప్రజా ప్రాజాయంద్రస్మాద్వాదిష్ఠ బ్రహ్మా కార్య ప్రేమ జాయతే రశ్మిరక్ష క్షయోేవేక్షయో దేవేభ్యయజ్ఞం ప్రాహ ప్రేతిర్మాయత్వా ధర్మం జన్మేత్యాహ మనుష్యా వే ధర్మా మనుష్యేభ్యయజ్ఞం ప్రాహాన్విదిరేత్వాజిమం జన్మేత్యాహైభ్యయ లోకేభ్యో యజ్ఞం ప్రాహ విష్టం భావృష్టేష్టిం జన్మేత్యాహ వృష్టిమేవాంధే ప్రవాస్తి నువాసే జన్మేత్యాహాష్టౌమసేకాదశాద్వాదశాదిత్యాయేకావంతోభ్యయజ్ఞం ప్రాహౌ జోషి పితృభ్యస్వాన్మేత్యాహ దేవాదేవేణ సంతనోదితంతరసి ప్రజాభ్యస్వా ప్రజా జన్మేత్యాహ పితరేణ ప్రజాను సంతనోదిపునాషాడసి వశభ్యస్వాన్మేత్యాహ ప్రజా వశూన సంతనోతిరేవస్తోషేభ్యస్తోషే జిన్వేత్యాహౌషేష్ వశూన్ ప్రతిష్టాపయత్రభిజిషి ప్రగ్రామేంద్రాయత్వేంద్రం జిన్వేత్యాహిజిత్యా అధిపతిరసి ప్రాణాయత్వ ప్రాణం జిన్వేత్యాహ ప్రజా స్వే ప్రాణాంతధారి ప్రవృతసి ప్రవృతసేత్యాహమిషత్వాయ సగం లోహోదే లోహోదేత్యాహ ప్రజాత్యైవ సుకో సుపేషిరసి వశిష్ఠిరసేత్యాహ ప్రతిష్ఠిత్యై అగ్నినా దేవేన మృతనాదిగామి గాయత్రేణ ఛందసా త్రివృతా స్తోమేన రసంతరేణ సాంనామషట్కారేణ వజ్రేణ పూర్వజాన్ భ్రాతుర్వ్యానసరాన్ బాధగామ్యవేదాన్ బాధే ప్రత్యేనాన్నుధేస్మిన్ షడేస్మిన్ భూమిలోకేయోస్మాన్ ద్వేష్టయం చ వయం దృష్ట్వా విష్ణాః క్రమేణాత్తేనాం క్రామామీంద్రేణ దేవేన మృతనాదిగామిత్రేష్టభేణ ఛందసా పంచదశేన స్తోమేన బృహతా సాంనామ షట్కారేణ వజ్రేణ సహజాన్ విశ్వేభిర్దేవేభిః స్ఫృతనాదిగామి జాగరేణ ఛందసా సప్తదశేన స్తోమేన వామదేవేన సాంనామ షట్కారేణ వజ్రేణాపదజానింద్రేణ సహిజో వయగం సా సఖ్యామ ప్రసంగతః ఘనంతో వృత్రాణ్య ప్రతి యత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వీ భూయాసం యత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్వీ భూయాసం యత్తే అగ్నే హరస్తే నాహం హరస్వీ భూయాసం ఏ దేవా యజ్ఞహనో యజ్ఞముష పృథివ్యామధ్యాసతే అగ్నిర్మాతేభ్యో రక్షతు గచ్చేమ సుకృతో వయమ్ ఆగన్మమిత్రావరుణావయజ్ఞారాత్రీణాం భాగో యువయోర్యో అస్తి ఆగం గ్రంథానా సుకృతస్య లోకే కృతీకే పృష్ఠే అధిలోచనే దివః ఏరేవాయజ్ఞహనో యజ్ఞముషోంతరిక్షే ధ్యాసతే వాయుర్మాతేభ్యో రక్షతు గచ్చేమ సుకృతో వయమ్ యాస్తేరాత్రే సమిదర్దేవగానేరంతరాధ్యావా పృథివీ భియంతి గ్రహేశ్చ సర్వైః ప్రజగాన్వగ్రేషు మోరుహాణాస్తరతారజాగుంసి ఏ దేవాయజ్ఞహనో యజ్ఞముషో యజ్ఞధ్యాసతే సూర్యో మాతేభ్యో రక్షతు గచ్చేమ సుకృతో వయమ్ ఏనేంద్రాయ సమభర ప్రయాగస్యుత్తమేన హవిషా జాతవేదః ేవ్రజాతాగశ్రేష్ఠాధేన యజ్ఞహనో వై దేవాయజ్ఞముషః సంతి తదేశ్వాసద ఆదదానాయోదాయోజేతేవాయజ్ఞహనః పృథివ్యామధ్యాసదే అంతరిక్షే హేమానేవోకాగస్తేర్గం లోకమేత్రమేషో మేధానాశ్చక్రామంత్యాయం పంచకపాలముదవసానీయర్వేరగ్ఞ సర్వా దేవతో యజ్ఞో దేవతాశ్చైవ యజ్ఞం చావరుంధే గాయత్రో వాగ్గాయత్ర ఛందాస్తం ఛందసాభ్యర్థయతి యన్ పంచకపాలం కరోత్యష్టా కార్యోష్టాక్షరాగాయత్రీ గాయత్రోగాయత్ర ఛందేన ఛందసా సమర్థయతి పంక్తౌయాజ్యానువాక్యే భవతః పాంతో యజ్ఞస్తేనైవ యజ్ఞాన్నైతి.